ఇది మలదగా గంగా అద్దాన తిప్పుత్ అగుబ్బాకం గెన్ని తాత సాలా ఇసాలా ఆగ్రామన్ని ఇలీలి నగ్యంగత్ మక్కర్ దేపా సగిన్ ఇనాయన్న మంగయూలి ఖనియాక్ పాలుద్దుంగూతి అమాక్ మారిక్ నాక్ నుకుమాలం మబలిన్ నువద్దాపై కనువేన్ నైన్ కమ్మగ్గీవిన్ ఇసాలా నక్కాకసుదేన్ నువ్వు ఇసలకానక్ ఆదా గుస్కిన్ని తాత కస్త ఊనై అనంగై ఆయున్న వేన్న సానక్ తుమత్లా ఇబ ఊన్న అగ్పా కుంబాబా నూతి రవి ఇన్నా మాక తూరుగా మమి బాతిక్ వర్తత్ పగ్ పుంపుంగన్నా జక్కిం పగ్ పగరు ఆపన్నాయ్యాఖ్యం పాపస్కు ఆమిన్ జక్మాస్పాలం తీరుందా తకస్తావునై పరగి ఈదిని నానా కరారకు కరారంగా మెట్లా లలా వెస్తానం దుస్తూసనా అమకాసాలక్ బల్సే నీ తాత దర్దరెడ్డపే క్రీనా మీ మతుం పల్తిన్నా పానక్ సుల్లీ.